ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 7వ భాగం. దీనిలో తరువాత అంశం వ్యాకోచం. అలా ఉష్ణోగ్రతని ఖచ్చితంగా కొలవడం తెలిసాక ఉష్ణోగ్రత మీద ఆధారపడే మార్పులని మరింత ఖచ్చితంగా అధ్యయనం చేయవచ్చు. మనం అధ్యయనం చేసే లక్షణం ఒక్కొక్క డిగ్రీ సెల్సియస్కి ఎంత మారుతుందో కొలవవచ్చు. ఉదాహరణకి, ఉష్ణోగ్రతలో మార్పు వల్ల ఒక కడ్డీ పొడవులో వచ్చే మార్పు ఎంతో కొలవాలనుకుందాం. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అందుకు ఫలితంగా ఆ కడ్డీ పొడవులో వచ్చే సాపేక్ష వృద్ధి ఎంతో కొలవవచ్చు. ఆ వృద్ధినే రేఖీయ వ్యాకోచ గుణకం అంటారు. ఈ రేఖీయ వ్యాకోచ గుణకం పదార్థానికి పదార్థానికి మారుతుంది. కానీ ఘన పదార్థాలలో మాత్రం దీని విలువ చాలా చిన్నదిగానే ఉంటుంది. ఉదాహరణకి, స్టీలులో దీని విలువ 0.00001 డిగ్రీ సెల్సియస్ లేదా 1×10⁵ డిగ్రీ సెల్సియస్. అంటే ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ పెరిగితే 1 మీటర్ పొడవు ఉన్న కడ్డీ యొక్క పొడవు 0.00001 మీటరు పెరుగుతుందన్నమాట. అలాగే 1 సెంటీమీటర్ పొడవు ఉన్న కడ్డీ యొక్క పొడవు 0.00001 సెంటీమీటరు పెరుగుతుందన్నమాట. ఈ రేఖీయ వ్యాకోచ గుణకాన్ని గ్రీకు అక్షరం ఆల్ఫాతో సూచించామనుకోండి. కనుక ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద ఒక కడ్డీ పొడవు 1 మీటర్ ఉందనుకుందాం. ఇప్పుడు ఆ కడ్డీ యొక్క ఉష్ణోగ్రతని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాం. అందువల్ల దాని పొడవు 1+α మీటర్లు అవుతుంది. అలా కాకుండా 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని పెంచితే పొడవు 1+2×α అవుతుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత T డిగ్రీలు పెంచితే పొడవు 1+T×α అవుతుంది. ఇప్పుడు 1 మీటర్ కడ్డీకి బదులు 2 మీటర్ల కడ్డీతో అదే ప్రయోగం చేద్దాం. దీనిని 1 మీటర్ కడ్డీలను కలపగా వచ్చిన కడ్డీగా ఊహించుకోవచ్చు. దీని ఉష్ణోగ్రతని T డిగ్రీలు పెంచితే చివరికి దీని పొడవు 1+T α+1+T α. దీని పొడవులో మార్పు 1+T α+1+T α -2=2×T×α అవుతుంది. అలాగే 3 మీటర్ల కడ్డీని తీసుకుంటే దాని పొడవు 1+T α+1+T α+1+T α అవుతుంది. దీని పొడవులో వచ్చే మార్పు 1+T α+1+T α+1+T α -3=3T α అవుతుంది. కనుక 1 మీటర్ల కడ్డీ యొక్క ఉష్ణోగ్రతని T డిగ్రీల సెల్సియస్ పెంచితే దాని పొడవులో వచ్చే మార్పు dL=Lα×dt అవుతుంది. అయితే ఒక వస్తువుని వేడి చేసినప్పుడు కేవలం దాని పొడవు మాత్రమే పెరగదు, అది అన్ని దిశలలోనూ వ్యాకోచిస్తుంది. కనుక పొడవులో మార్పు కన్నా దాని ఆయతనంలో మార్పు మరింత ముఖ్యం. ముఖ్యంగా ద్రవాలలోనూ వాయువులలోనూ ఆయతనంలో మార్పులనే కొలుస్తారు. ఇక ఘన పదార్థాలలో అయితే ప్రత్యేకించి దాని ఆకారం కడ్డీ ఆకారంలో ఉంటే ముందు దాని రేఖీయ వ్యాకోచాన్ని కొలిచి దాని సహాయంతో దాని ఆయతనంలో వ్యాకోచాన్ని లెక్కించడం చాలా సులభం.